శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ షష్ఠాధ్యాయ శ్లోక. మన ఏవ ఆయతనం ఆకాశః ప్రతిష్ఠా ఆనంద ఇతి ఏనత్ ఉపాసిత. మనస్సు ఆనందస్వరూపమగు బ్రహ్మము యొక్క శరీరమే. మనస్సు బ్రహ్మమునందే జలంలో తరంగంలాగా జనిస్తోంది, లయిస్తోంది. అనుదృష్టి భావనలచే మనస్సును బ్రహ్మముగా ఉపాసించాలి. ఆరుగ్ 1. ప్రథమం బ్రాహ్మణం యాజ్ఞవల్కీయ కాండము షడాచార షటాచార బ్రాహ్మణము అథ ప్రథమం బ్రాహ్మణం. మంత్ర 1.4.I.1. ఓం జనకో హ వైదేహ ఆసాం చక్రేథ యాజ్ఞవల్క్య అవవ్రాజ తం హోవాచ యాజ్ఞవల్క్య కిమర్థమచార్య.